మైక్ ఉన్నదే పాటే లేదు, డబ్బు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు, ఏడు లోపల ఏలే లేదు, ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. రాగం ఉన్నది మోసపోయి సినిమాకెళ్ళి బుక్ అయినట్టు, రేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్ కెళ్ళి లాక్ అయినట్టు, క్రేజ్ చూసి మోసపడి చైనా ఫోన్ కి ఫూల్ అయినట్టు, ఆఫర్ ఉంటే ఆశపడి ఆన్లైన్ మనీ బ్లాక్ అయినట్టు. వెల్కమ్ పోస్టర్ ఉంది కానీ పార్టీ తుసన్నట్టు, కళ్ళు తాగి కోతి పిల్ల లొల్లే మర్చి తొంగున్నట్టు, పవర్ బ్యాంక్ ఫుల్గున్న చార్జింగ్ కేబుల్ కట్ అయినట్టు, ఫ్రైడే రోజు పబ్బు ఉన్న డ్రైడే అంటూ బోర్డెట్టినట్టు. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.